విజయీ భవ శిరిడీ సాయీశం శ్రీ అత్రి సునందనావతారం సర్వం కష సన్మత మత సారం మదమోహ నివారణ భవతరణం విజయీ భవ శిరిడీ సాయీశం వరద్వారకమాయీ మధ్యస్థితం కరుణాలయ పావన మందస్మితం భిక్షాక్షయ పాత్రా హస్తగతం విజయీ భవ శిరిడీ సాయీశం వరద్వారకమాయీ మధ్యస్థితం కరుణాలయ పావన మందస్మితం భిక్షాక్షయ పాత్రా హస్తగతం విజయీ భవ శిరిడీ సాయీశం అనసూయ తనూభవ చిద్భావం కాషాయ కఫనిధర శివరూపం సితభస్మాలంకృత జితకామం విజయీ భవ శిరిడీ సాయీశం అనసూయ తనూభవ చిద్భావం కాషాయ కఫనిధర శివరూపం సితభస్మాలంకృత జితకామం విజయీ భవ శిరిడీ సాయీశం అభయం సుభదం కమనీయకరం రజనీకర చారు ముఖాంబురుహం అజ్ఞానారణ్య తమో మిహిరం మహనీయమహం శ్రీ సాయిమయే అభయం సుభదం కమనీయకరం రజనీకర చారు ముఖాంబురుహం అజ్ఞానారణ్య తమో మిహిరం మహనీయమహం శ్రీ సాయిమయే సుముఖం సుహృదం సులభం సుఖదం జీవామృతవర్షిణి తవ రూపం సుజ్ఞానయుతౌ సుగుణోద్దీపం విజయీ భవ శిరిడీ సాయీశం సుముఖం సుహృదం సులభం సుఖదం జీవామృతవర్షిణి తవ రూపం సుజ్ఞానయుతౌ సుగుణోద్దీపం విజయీ భవ శిరిడీ సాయీశం వినాశాయి నాథం ననాథో ననాథ సదా సాయి నాథం స్మరామి స్మరామి నమో సాయి నాథ ప్రసీద ప్రసీద ప్రియం సాయి నాథ ప్రయచ్ఛ ప్రయచ్ఛ వినాశాయి నాథం ననాథో ననాథ సదా సాయి నాథం స్మరామి స్మరామి నమో సాయి నాథ ప్రసీద ప్రసీద ప్రియం సాయి నాథ ప్రయచ్ఛ ప్రయచ్ఛ సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సృష్టి హేతుం చిద్ర వ్యామోహబంధం మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సృష్టి హేతుం చిద్ర వ్యామోహబంధం మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యం నమామీశ్వరం సద్గురుం సాయినాథం భవాంబోధితరణం పదాంబోజయుగళం భజయంతం భజయంతం శిరిడీపుర శిఖామణే భవాంబోధితరణం పదాంబోజయుగళం భజయంతం భజయంతం శిరిడీపుర శిఖామణే శ్రీ శిరిడీ నివాసాయ మహనీయ గుణాత్మనే భక్తిష్టదాన నిరతాయ సాయినాథాయ మంగళం శ్రీ శిరిడీ నివాసాయ మహనీయ గుణాత్మనే భక్తిష్టదాన నిరతాయ సాయినాథాయ మంగళం అభయాంకిత హస్తాయ సదా వరప్రదాయినే అనాథ జననాథాయ శిరిడీనాథాయ మంగళం అభయాంకిత హస్తాయ సదా వరప్రదాయినే అనాథ జననాథాయ శిరిడీనాథాయ మంగళం పరమ కళ్యాణ పావన చరితాం సురపూజితాం అనంత జీవరూపాయ సాయినాథాయ మంగళం పరమ కళ్యాణ पावन चरिता सुर पूजिता अनंत जीव रूपाय साईनाथाय मंगलम् श्रित परिरक्षणालोक कृपा वीक्षण चक्षुषे सर्वं शुभंकराय साईनाथाय मंगलम् श्रित परिरक्षणालोक कृपा वीक्षण चक्षुषे सर्वं शुभंकराय साईनाथाय मंगलम् अत्यंत मृदुभाषिने महंसा हृद्वासिने आद्यंतरहिताय साईनाथाय मंगलम् अत्यंत मृदुभाषिने महंसा हृद्वासिने आद्यंतरहिताय साईनाथाय मंगलम् सर्वावय सौंदर्या सौभाग्य संपत्तराम् चिदानंद परतत्वाय साईनाथाय मंगलम् सर्वावय सौंदर्या सौभाग्य संपत्तराम् चिदानंद परतत्वाय साईनाथाय मंगलम् अक्कलकोट महाराजाय माणिक्य नगर क्षेत्र स्थिते इष्टदैव स्वरूप धृते साईनाथाय मंगलम् अक्कलकोट महाराजाय माणिक्य नगर क्षेत्र स्थिते इष्टदैव स्वरूप धृते साईनाथाय मंगलम् सर्वेशाय सर्वज्ञाय सर्वसिद्धि प्रदायिने सुलभाय सुशीलाय साईनाथाय मंगलम् सर्वेशाय सर्वज्ञाय सर्वसिद्धि प्रदायिने सुलभाय सुशीलाय साईनाथाय मंगलम् सर्ववेद सर्वशास्त्र उपनिषद्वर विहारिणे नाना गर्व नाशाय गीताचार्याय मंगलम् सर्ववेद सर्वशास्त्र उपनिषद्वर विहारिणे नाना गर्व नाशाय गीताचार्याय मंगलम् पूर्णाय पूर्वजाय पूर्णानंद स्वरूपिणे शीतोष्ण सुख दुःखेषु समया साईनाथाय मंगलम् पूर्णाय पूर्वजाय पूर्णानंद स्वरूपिणे शीतोष्ण सुख दुःखेषु समया साईनाथाय मंगलम् प्रज्ञाय कृतज्ञाय तात्यामान सतोषिणे अव्याज कृपामयाय साईनाथाय मंगलम् प्रज्ञाय कृतज्ञाय तात्यामान सतोषिणे अव्याज कृपामयाय साईनाथाय मंगलम् लोकपते क्रोधजिते दासगणोस्तुवन्ते चंदोर्करादि भक्तपालनाय साईनाथाय मंगलम् लोकपते क्रोधजिते दासगणोस्तुवन्ते चंदोर्करादि भक्तपालनाय साईनाथाय मंगलम् नित्याय सत्याय निरंतराग्नि रक्षित्रे औषधीकृत भस्मदाय साईनाथाय मंगलम् नित्याय सत्याय निरंतराग्नि रक्षित्रे औषधीकृत भस्मदाय साईनाथाय मंगलम् परमात्मने परमेष्ठिने पापतापौघहारिणे परमार्थ निवेदकाय साईनाथाय मंगलम् परमात्मने परमेष्ठिने पापतापौघहारिणे परमार्थ निवेदकाय साईनाथाय मंगलम् सत्यवचे सत्वगुणे सदाचार परायणे समर्थ सद्गुरु श्रेष्ठाय साईनाथाय मंगलम् सत्यवचे सत्वगुणे सदाचार परायणे समर्थ सद्गुरु श्रेष्ठाय साईनाथाय मंगलम्।